246 కామేశ్వరాలింగితాంగి సం భా కామేశ్వరాలింగితాంగి తేన ఆలింగితమంగీకృత మంగం యస్యాః సా తథా ఓం కామేశ్వరాలింగితాంగే నమః. ఆం వి కామేశ్వరుని చేత అంగీకరింపబడిన శరీరము గలదగుట వలన కామేశ్వరి కామేశ్వరాలింగితాంగి యని యశ్వర్ధ నామముతో విరాజిల్లుచున్నది. అనగా తనకు అంగముగానైన కామేశ్వరి శక్తిలో చైతన్యస్వరూపుడైన కామేశ్వరుడు ప్రవేశించి లోక వ్యవహార ప్రవర్తకు డగుచున్నాడని ఈ నామము వలన సూచితము. విసే శివశక్తి మిథునము యొక్క శివచక్ర శక్తి చక్రముల యొక్క యవినాభావ సంబంధ మీ నామముచే చెప్పబడినది. బైందవే బైందవం క్లిష్టం అష్టారేష్ట దళాంబుజం దళార్యోహ షోడసారం భూపురం భువనాశ్రకే అని లలితా త్రిశతి ఉత్తర పీఠికలోని శ్లోకము ఈ నామము యొక్క అర్థమునే చెప్పుచున్నది